కృష్ణయజుర్వేదే క్రమపాఠే ద్వితీయ కాండే తృతీయ ప్రశ్న ప్రారంభ. ఆదిత్యేభ్యో భువద్వద్భ్యవద్వద్భ్యరుం భువద్వద్భ్యైతి భువద్వద్భ్యరుణి నిర్వపేత్ ఉపేద్భూతికామ భూతికామ ఆదిత్యా భూతికామైతి భూతికామ ఆదిత్యా వై వా ఏతం ఏతం భూత్యై భూత్యై ప్రతి ప్రతి ముదంతే ముదంతేజ యోలం అలం భూత్యై భూత్యై సన్ సన్భూతిం భూతిన్న న ప్రాప్నోతి ప్రాప్నోత్యాదిత్యాన్ ప్రాప్నోతీతి ప్రా ఆప్నోతి ఆదిత్యానేవ ఏవ భువద్వతః భువద్వత స్వేన భువద్వత ఇది భువద్వతః స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి తే తదేవ ఏవైనం ఏనం భూతిం భూతిం నమయంతి నమయంతి భవతి భవత్యేవ ఏవాదిత్యేభ్యః ఆదిత్యేభ్యో ధారయద్వద్భ్యః ధారయద్వద్భ్యశ్చరం ధారయద్వద్భ్యైతి ధారయద్వద్భ్యః చరుణ్ణిః నిర్వపేత్ ఉపేదపరుద్ధః అపరుద్ధో వా అపరుద్ధ ఇత్యపరుద్ధః వాపరుధ్యమానః అపరుధ్యమానో వా అపరుధ్యమాన ఇత్యపరుధ్యమానః వాదిత్యాః ఆదిత్యా వై వా అపరోద్ధారః అపరోద్ధార ఆదిత్యాః అపరోద్ధార ఇత్యపరోద్ధారః ఆదిత్యా అవగమయితారః అవగమయితార ఆదిత్యాన్ అవగమయితార ఇత్యవగమయితారః ఆదిత్యానేవ ఏవ ధారయద్వతః ధారయద్వతస్వేన ధారయద్వత ఇతి ధారయద్వతః స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి తే తయేవ ఏవైనం ఏనం విషి విషిరాధ్రతి ఆధ్రత్యనపరుధ్యః అనపరుధ్యో భవతి అనపరుధ్యైత్యనపరుధ్యః భవత్యది తే అదితేను అనుమన్యస్వ మన్యస్వేతి ఇత్యపరుధ్యమానః అపరుధ్యమానోస్య అపరుధ్యమాన ఇత్యపరుధ్యమానః అస్య పదం పదమా ఆదదీత అదీతేయం ఇయం వై వా అదితిః అదితిరియం ఇయమేవ ఏవాస్మై అస్మై రాజ్యం రాజ్యమను అనుమన్యతే మన్యతే సత్యా సత్యాశీః ఆశీరితి ఆశీరిత్యాశీః ఇత్యాహ ఆహ సత్యాం సత్యామేవ ఏవాశిషం ఆశిషం కురుతే ఆశిషమిత్యాశిషం కురుత ఇహ ఇహ మనః మన ఇతి ఇత్యాహ ఆహ ప్రజాః ప్రజాయేవ ప్రజా ఇతి ప్రజాః ఏవాస్మై అస్మై సమనసః సమనసః కరోతి సమనస ఇది సా మనసః కరోత్యుప ఉపప్ర ప్రేత ఇతమరుతః మరుతః సుదానవః సుదానవయేనా సుదానవయితి సుదానవః ఏనా విశ్వతినా విశ్వతినాభి అభ్యమం అమగుం రాజానం రాజానమితి ఇత్యాహ ఆహ మారుతి మారుతి వై వై విట్ విజ్జ్యేష్ఠః జ్యేష్ఠో విశ్వతిః విశ్వతిర్విషా విషైవ ఏవైనం ఏనగుం రాష్ట్రేణ రాష్ట్రేణ సమ్ సమర్థయతి అర్థయతి యః యః పరస్తాత్ పరస్తాద్గ్రామ్యవాదీ గ్రామ్యవాదీ స్యాత్ గ్రామ్యవాదీతి గ్రామ్యవాదీ స్యాత్ తస్య తస్య గృహాత్ గృహాద్వ్రీహీన్ వ్రీహీనా ఆహరేత్ హరేచ్చుక్లాన్ శుక్లాగశ్చ చ కృష్ణాన్ కృష్ణాగశ్చ చ వి విచినుయాత్ చినుయాద్యే యే శుక్లాః శుక్లాస్యుః స్యుస్తమ్ తమాదిత్యం ఆదిత్యం చరుం చరుణ్ణిః నిర్వపేత్ ఉపేదాదిత్యా ఆదిత్యా వై వై దేవతయా దేవతయా విట్ విద్విషం విషమేవ ఏవావ అవగచ్చతి గచ్చత్యవగత అవగతాస్య అవగతేత్యవగతః అస్య విట్ విడనవగతం అనవగతకం రాష్ట్రం అనవగతమిత్యనవాగతం రాష్ట్రమితి ఇత్యాహుః ఆహుర్యే యే కృష్ణాః కృష్ణా స్యుః స్యుస్తరం తమ్ వారుణం వారుణం చరుం చరుణ్ణిః నిర్వపేద్ వపేద్వారుణం వారుణం వై వై రాష్ట్రం రాష్ట్రముభే ఉభే ఏవ ఉభే ఇత్యుభే ఏవ విషం విషం చ రాష్ట్రం రాష్ట్రం చ చావ అవగచ్చతి గచ్చతి యది యది నావగచ్చేత్ అవగచ్చేదిమం అవగచ్చేదిత్యవాగచ్చేత్ ఇమమహం అహమాదిత్యేభ్య ఆదిత్యేభ్యో భాగం భాగమిహి నిర్వపామి ఉపామ్యా ఆముష్మాద్ అముష్మాదముష్యై అముష్యై విష విషోపగంతో అవగంతోరితి అవగంతోరిత్యవాగంతో ఇదిని నిర్వపేద్ ఉపేదాదిత్యాః ఆదిత్యా ఏవ ఏవైనం ఏనం భాగధేయం భాగధేయం ప్రేప్సంతః భాగధేయమితి భాగధేయం ప్రేప్సంతో విషం ప్రేప్సంత ఇది ప్రాలీప్సంతః విషమవ అవగమయంతి గమయంతి యది యది నావగచ్చేత్ అవగచ్చేదాశ్వత్థాన్ అవగచ్చేదిత్యవాగచ్చేత్ ఆశ్వత్థాన్ మయూఖాన్ మయూఖాన్ సప్త సప్తమధ్యమేషాయాం మధ్యమేషాయాముప మధ్యమేషాయామితి మధ్యమ ఈషాయాం ఉపహన్యాత్ హన్యాదిగం ఇదమహం అహమాదిత్యాన్ ఆదిత్యాం బధ్నామి బధ్నామ్యా ఆముష్మాత్ అముష్మాదముష్యై అముష్యై విష విషోపగంతో అవగంతోరితి అవగంతోరిత్యవాగంతో ఇత్యాదిత్యాః ఆదిత్యా ఏవ ఏవైనం ఏనం బద్ధవీరాః బద్ధవీరా విషం బద్ధవీరా ఇది బద్ధవీరాః విషమవ అవగమయంతి గమయంతి యది యది నావగచ్చేత్ అవగచ్చేదేతం అవగచ్చేదిత్యవాగచ్చేత్ ఏతమేవ ఏవాదిత్యం ఆదిత్యం చరుం శరుణ్ణిః నిర్వపేత్ అపేదిధ్మే ఇధ్మేపి అపి మయూఖాన్ మయూఖాన్ సమ్ సన్నహ్యేత్ నహ్యేదనపరుధ్యం అనపరుధ్యమేవ అనపరుధ్యమిత్యనపారుధ్యం ఏవావ అవగచ్చతి గచ్చత్యాశ్వత్థాః ఆశ్వత్థా భవంతి భవంతి మరుతాం మరుతాం వై వా ఏతత్ ఏతదోజః ఓజోయత్ యదశ్వత్థః అశ్వత్థవోజసా ఓజసైవ ఏవ విషం విషమవ అవగచ్చతి గచ్చతి సప్త సప్తభవంతి భవంతి సప్తగణాః సప్తగణా వై సప్తగణా ఇతి సప్తగణాః వై మరుతః మరుతో గణశః గణశ ఏవ గణశ ఇతి గణశః ఏవ విషం విషమవ అవగచ్చతి గచ్చతీతి గచ్చతి దేవా వై వై మృత్యోః మృత్యోరభిభయుః అభిభయుస్తే తే ప్రజాపతిం ప్రజాపతిముప ప్రజాపతిమిది ప్రజాపతిం ఉపాధావన్ అధావంతేభ్యః తేభ్య ఏతాం ఏతాం ప్రజాపత్యాం ప్రజాపత్యాగం శతకృష్ణలాం ప్రజాపత్యామిది ప్రజాపత్యాం శతకృష్ణలాన్నిః శతకృష్ణలామిది శతకృష్ణలాః నిరవపత్ అవపత్తయా తయైవ ఏవైషు ఏష్వమృతం అమృతమదధాత్ అదధాద్యః యో మృత్యోః మృత్యోర్బిభీయాత్ బిభీయాత్తస్మై తస్మా ఏతాం ఏతాం ప్రజాపత్యాం ప్రజాపత్యాగం శతకృష్ణలాం ప్రజాపత్యామిది ప్రజాపత్యాం శతకృష్ణలాన్నిః శతకృష్ణలామిది శతకృష్ణలాం నిర్వపేద్ వపేద్ ప్రజాపతిం ప్రజాపతిమేవ ప్రజాపతిమిది ప్రజాపతిం ఏవ స్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సః స ఏవ ఏవాస్మిన్ అస్మిన్నాయుః ఆయుర్దధాతి దధాతి సర్వం సర్వమాయుః ఆయురేతి ఏతి శతకృష్ణలా శతకృష్ణలా భవతి శతకృష్ణలేతి శతకృష్ణలా భవతి శతాయుః శతాయుః పురుషః శతాయురితి శత ఆయుః పురుషః శతేంద్రియః శతేంద్రియ ఆయుషి శతేంద్రియ ఇతి శత ఇంద్రియః ఆయుష్యేవ ఏవేంద్రియే ఇంద్రియే ప్రతిష్టతి తిష్టతి ఘృతే ఘృతే భవతి భవత్యాయుః ఆయుర్వై వై ఘృతం ఘృతమృతం అమృతకం హిరణ్యం హిరణ్యమాయుః ఆయుశ్చ చైవ ఏవాస్మై అస్మామృతం అమృతం చ సమీచీ సమీచీ దధాతి సమీచీ ఇది సమీచీ దధాతి చత్వారి చత్వారి చత్వారి చత్వారి కృష్ణలాని చత్వారి చత్వారీతి చత్వారి చత్వారి కృష్ణలాన్యవ అవద్యతి యది చతురవత్తస్య చతురవత్తస్యాప్త్యై చతురవత్తస్యేతి చతుః అవత్తస్య ఆప్త్యా ఏకథా ఏకథా బ్రహ్మణే ఏకథేత్యేకథ బ్రహ్మణ ఉపహరతి హరత్యేకథా ఏకథైవ ఏకథేత్యేకథ ఏవ యజమానే యజమాన ఆయుః ఆయుర్దధాతి దధాత్యసౌ అసావాదిత్యః ఆదిత్యో న వి వ్యరోచత అరోచత తస్మై దేవాః దేవాః ప్రాయశ్చిత్తిమైచ్ఛన్ ఐచ్ఛన్ తస్మై తస్మా ఏతమ్ ఏతకుం శౌర్యం శౌర్యం చరుం చరుణ్ణి నిరవపన్ అవపన్ తేనైవ ఏవాస్మిన్ అస్మిన్ రుచం రుచమదధుః అదధుర్యః యో బ్రహ్మవర్చసకామః బ్రహ్మవర్చసకామః స్యాత్ బ్రహ్మవర్చసకామైతి బ్రహ్మవర్చసకామః స్యాత్తస్మై తస్మా ఏతమ్ ఏతకుం శౌర్యం శౌర్యం చరుం చరుణ్ణి నిర్వపేత్ వపేదమం అముమేవ ఏవాదిత్యం ఆదిత్యగ్రస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవాస్మిన్ అస్మిన్ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం దధాతి బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం దధాతి బ్రహ్మవర్చసీ బ్రహ్మవర్చస్యేవ బ్రహ్మవర్చసీతి బ్రహ్మవర్చసీ ఏవ భవతి భవత్యుభయతః ఉభయతో రుక్మౌ రుక్మౌ భవతః భవత ఉభయతః ఉభయత ఏవ ఏవాస్మిన్ అస్మిన్ రుచం రుచం దధాతి దధాతి ప్రయాజే ప్రయాజే ప్రయాజే ప్రయాజే కృష్ణలం ప్రయాజే ప్రయాజ ఇది ప్రయాజే ప్రయాజే కృష్ణలం జుహోతి జుహోతి దిగ్భ్యః దిగ్భ్యేవ దిగ్భ్యేతి దిగ్భ్యః ఏవాస్మై అస్మై బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమవ బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం అవరుంధే రుంధ ఆగ్నేయం ఆగ్నేయమష్టాకపాలం అష్టాకపాలన్నిహి అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపేత్ ఉపేత్ సావిత్రం సావిత్రం ద్వాదశకపాలం ద్వాదశకపాలం భూమ్యై ద్వాదశకపాలమితి ద్వాదశాకపాలం భూమ్యై చరుం చరుం యః కామయేత కామయేత హిరణ్యం హిరణ్యం విందేయ విందేయ హిరణ్యం హిరణ్యం మా మోప ఉపనమేత్ నమేదితి ఇది యత్ యదాగ్నేయః ఆగ్నేయో భవతి భవత్యాగ్నేయం ఆగ్నేయం వై హిరణ్యం హిరణ్యం యస్య యస్యైవ ఏవ హిరణ్యం హిరణ్యం తేన తేనైవ ఏవైనత్ ఏనద్విందతే విందతే సావిత్రః సావిత్రో భవతి భవతి సవితృప్రసూతః సవితృప్రసూత ఏవ సవితృప్రసూత ఇతి సవితృప్రసూతః ఏవైనత్ ఏనద్విందతే విందతే భూమ్యై భూమ్యై చరుః చరుర్భవతి భవత్యస్యాం అస్యామేవ ఏవైనత్ ఏనద్విందతే విందత ఉప ఉపైనం ఏనగుం హిరణ్యం హిరణ్యం నమతి నమతి వి వివై వా ఏషః ఏష ఇంద్రియేణ ఇంద్రియేణ వీర్యేణ వీర్యేణ ర్ధ్యతే ర్ధ్యతే యః యో హిరణ్యం హిరణ్యం విందతే విందత ఏతాం ఏతామేవ ఏవమిహి నిర్వపేత్ ఉపేద్ధిరణ్యం హిరణ్యం విత్వా విత్వాన నేంద్రియేణ ఇంద్రియేణ వీర్యేణ వీర్యేణ వి విర్ధ్యతే ఏతామేవ ఏవనిహి నిర్వపేత్ వపేద్య హిరణ్యం హిరణ్యం నశ్యేత్ నశ్యేద్యేయ ఆగ్నేయోవతిగ్నేయ ఆగ్నేయ వై వై హిరణ్యం హిరణ్యం హిరణ్యం తేన తేనైవైనత్ ఏనద్విందతి విందతి సావిత్ర సావిత్రోభవతి భవతి సవితృప్రసూత సవితృప్రసూత సవితృప్రసూత ఇది సవితృప్రసూత ఏవైనత్ ఏనద్విందతి విందతి భూమ్యై భూమ్యై చరు చరుర్భవతి భవత్యస్యాం అస్యాం వై వా ఏతత్ ఏతన్నశ్యతి నశ్యతి యత్ యన్నశ్యతి నశ్యత్యస్యాం అస్యామేవ ఏవైనత్ ఏనద్విందతి విందతీంద్ర ఇంద్రస్త్వష్టు త్వష్టు సోమం సోమమభీష అభీషివత్ అభీషేత్యభీస అభివత్స స విశ్వం విశ్వనవి వ్యాచత్ ఆర్చత్స స ఇంద్రియేణ ఇంద్రియేణ సోమపీఠేన సోమపీఠేన వి సోమపీఠేనేతి సోమాపీఠేన వ్యాధ్యత ఆర్ధ్యత సహ సయత్ యదూర్ధ్వం ఊర్ధ్వముదవమీత్ ఉదవమీత్ ఉదవమీదిత్యుత్ అవమీత్ తే శ్యామాకా శ్యామాకా అభవన్ అభవన్ సహ స ప్రజాపతి ప్రజాపతిముప ప్రజాపతిమితి ప్రజాపతి ఉపాధావత్ అధావత్తస్మై తస్మాదేతమ్ ఏతకం సోమేంద్రం సోమేంద్రగ్రశ్యామాకం శ్యామాకం చరుం చరుణ్ణి ఎరవపత్ అవపత్తేన తేనైవ ఏవాస్మిన్ అస్మిన్నింద్రియం ఇంద్రియమం సోమపీఠం సోమపీఠమదధాత్ సోమపీఠమితి సోమాపీఠం అదధాద్వి వివై వా ఏష ఇంద్రియేణ ఇంద్రియేణ సోమపీఠేన సోమపీఠేనర్ధ్యతే సోమపీఠేనేతి సోమాపీఠేన అర్ధ్యతే యః సోమం సోమం వమితి వమితి యః సోమవామీ సోమవామీ స్యాత్ సోమవామీతి సోమవామీ స్యాద్వస్మై తస్మాహేతం ఏతకం సోమేంద్రం సోమేంద్రగ్రశ్యామాకం శ్యామాకం చరం చరణ్యి నిర్భవేత్ పపేత్ సోమం సోమం చైవ ఏవేంద్రం ఇంద్రం చస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి తౌ తావేవ ఏవాస్మిన్ అస్మిన్నింద్రియం ఇంద్రియకం సోమపీఠం సోమపీఠం ధత్తః సోమపీఠమితి సోమాపీఠం ధర్తో నేంద్రియేణ ఇంద్రియేణ సోమపీఠేన సోమపీఠేన వి సోమపీఠేనేతి సోమాపీఠేన వ్యర్థ్యతే రుధ్యతే యత్ సౌమ్యః సౌమ్యో భవతి సోమపీఠం సోమపీఠమేవ సోమపీఠమితి సోమాపీఠం ఏవావ అవరుంధే రుంధే యత్ యదైంద్ర ఐంద్రో భవతీంద్రియం ఇంద్రియం వై వై సోమపీఠ సోమపీఠ ఇంద్రియం సోమపీఠ ఇది సోమాపీఠ ఇంద్రియమేవ దేవ సోమపీఠం సోమపీఠమవ సోమపీఠమితి సోమాపీఠం అవరుంధే రుంధే శ్యామాక శ్యామాకో భవతి భవద్దేషవస సోమ సోమ సాక్షాద్ సాక్షాదేవ సాక్షాది సాక్షాద్ సోమపీఠం సోమపీఠమవ సోమపీఠమితి సోమాపీఠం అవరుంధే రుంధేగ్నయే అగ్నయే దాత్రే దాత్రే పురోడాశం పురోడాశమష్టాకపాలం అష్టాకపాలన్ని అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపేత్ వపేదింద్రాయ ఇంద్రాయ ప్రదాత్రే ప్రదాత్రే పురోడాశం ప్రదాత్రేతి ప్రదాత్రే పురోడాశమేకాదశకపాలం ఏకాదశకపాలం పశుకామః ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం పశుకామోగ్ని పశుకామ ఇది పశుకామ అగ్నిరేవ ఏవాస్మై అస్మై పశూన్ పశూన్ ప్రజనయతి ప్రజనయతి వృద్ధాన్ ప్రజనయతి ప్రజనయతి వృద్ధానింద్ర ఇంద్ర ప్రయచ్చతి యచ్చతి దధి దధి మధు మధు ఘృతం ఘృతమాపః ఆపో ధానా ధానాభవంతి భవంతేతత్ ఏతద్వై వై పశూనాం పశూనాగం రూపం రూపకం రూపేణ రూపేణైవ ఏవ పశూర్ పశూనవ అవరుంధే రుంధే పంచగృహీతం పంచగృహీతం భవతి పంచగృహీతమితి పంచాగృహీతం భవతి పాంక్తాహ పాంక్తాహి హి పశవ పశవో బహురూపం బహురూపం భవతి బహురూపమితి బహురూపం భవతి బహురూపాః బహురూపాహి బహురూపా ఇది బహురూపాః హి పశవ పశవ సమృద్ధ్యై సమృద్ధ్యై ప్రజాపత్యం సమృద్ధ్యాది సమృద్ధి ప్రజాపత్యం భవతి ప్రజాపత్యమితి ప్రజాపత్యం భవతి ప్రజాపత్యాః ప్రజాపత్యా వై ప్రజాపత్యా ఇది ప్రజాపత్యాః వై పశవ పశవ ప్రజాపతి ప్రజాపతిరేవ ప్రజాపతిరితి ప్రజాపతి ఏవాస్మై అస్మై పశూన్ పశూన్ ప్రజనయతి జనయత్యాత్మా ఆత్మా వై వై పురుషస్య పురుషస్య మధు మధుయన్మధు మధ్వగ్నౌ అగ్నౌ జుహోతి జుహోత్యాత్మానం ఆత్మానమేవ ఏవ తద్యజమానః యజమానోగ్నౌ అగ్నౌ ప్రదధాతి దధాతి పంక్త్యౌ పంక్త్యౌ యాజ్యానువాక్యే యాజ్యానువాక్యే భవతః యాజ్యానువాక్యే ఇది యాజ్యానువాక్యే భవతః పాంక్తః పాంక్తః పురుషః పురుషః పాంక్తాః పాంక్తాః పశవః పశవ ఆత్మానం ఆత్మానమేవ ఏవ మృత్యోః మృత్యోర్నిష్క్రియ నిష్క్రియ పశూన్ నిష్క్రియేతి నిహీక్రియ పశూనవ అవరుంధే రుంధ ఇతి రుంధే దేవా వై వై సత్రం సత్రమాసత ఆసతర్ధిపరిమితం వృద్ధిపరిమిత యశస్కామాః వృద్ధిపరిమితమిత్రిద్ధిపరిమితం యశస్కామాస్తేషాం యశస్కామా ఇతి యశః కామాః తేషాకం సోమం సోమకం రాజానం రాజానం యశః యశ ఆర్చత్ ఆర్చత్స స గిరిం గిరిముత్ ఉదైర్ ఐత్తం తమగ్నిః అగ్నిరను అనోత్ ఉదైత్ ఐత్తౌ తామగ్నేశోమౌ అగ్నేశోమౌ సమ్ అగ్నేశోమావిత్యగ్నే సోమౌ సమభవతాం అభవతాంతౌ తారింద్రః ఇంద్రో యజ్ఞవిభ్రష్టః యజ్ఞవిభ్రష్టోను యజ్ఞవిభ్రష్ట ఇది యజ్ఞవిభ్రష్టః అనుపరాః పరైత్ ఐత్తౌ తావబ్రవీత్ అబ్రవీద్యాజయతం యాజయతం మా మేతి ఇది తస్మై తస్మా ఏతాం ఏతామిష్టిం ఇష్టిన్నిః నిరవపతాం అవపతామాగ్నేయం ఆగ్నేయమష్టాకపాలం అష్టాకపాలమైంద్రం అష్టాకపాలమిత్యష్టాకపాలం ఐంద్రమేకాదశకపాలం ఏకాదశకపాలకం సౌమ్యం ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం సౌమ్యం చరుం చరుం దయా తయైవ ఏవాస్మిన్ అస్మిన్ తేజ తేజ ఇంద్రియం ఇంద్రియం బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమధత్తాం బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం అధత్తాం యః యో యజ్ఞవిభ్రష్టః యజ్ఞవిభ్రష్టః స్యాత్ యజ్ఞవిభ్రష్ట ఇది యజ్ఞవిభ్రష్టః స్యాత్ తస్మై తస్మా ఏతాం ఏతామిష్టిం ఇష్టిన్నిః నిర్మపేత్ ఉపేదాగ్నేయం ఆగ్నేయమష్టాకపాలం అష్టాకపాలమైంద్రం అష్టాకపాలమిత్యష్టాకపాలం ఐంద్రమేకాదశకపాలం ఏకాదశకపాలకం సౌమ్యం ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం సౌమ్యం చరుం చరం యత్ యదాగ్నేయః ఆగ్నేయో భవతి భవతి తేజ తేజ ఏవాస్మిన్ అస్మిన్ తేన తేన దధాతి దధాతి యత్ యదైంద్రః ఐంద్రో భవతి భవతీంద్రియం ఇంద్రియమేవ ఏవాస్మిన్ అస్మిన్ తేన తేన దధాతి దధాతి యత్ యత్సౌమ్యః సౌమ్యో బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం తేన బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం తేనాగ్నేయస్య ఆగ్నేయస్య చ సౌమ్యస్య సౌమ్యస్య చైంద్రే ఐంద్రే సమాశ్లేషయేత్ సమాశ్లేషయేత్తేజ సమాశ్లేషయేదితి సమ్ ఆశ్లేషయేత్ తేజస చైవ ఏవాస్మిన్ తస్మిన్ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం చ బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం చ సమీచీ సమీచీ దాతి సమీచీ ఇది సమీచీ దాత్యగ్నిశోమీయం అగ్నిశోమీయమేకాదశకపాలం అగ్నిశోమీయమిత్యగ్నిశోమీయం ఏకాదశకపాలం ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం నిర్వపేద్ వేద్యం ఏంగామ కామో నోపనమేత్ ఉపనమేదాగ్నేయ ఉపనమేదిత్యుపానమేత్ ఆగ్నేయో వై వై బ్రాహ్మణ బ్రాహ్మణ సహ సోమం సోమం పిబతి పిబతి స్వాం స్వామేవ ఏవ దేవత దేవతాగస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సా సైవ ఏవైనం ఏనం కామేన కామేన సం సమర్థయతి అర్థయత్యుప ఉపైనం ఏనం కామ కామో నమతి నమత్యగ్నిశోమీయం అగ్నిశోమీయమష్టాకపాలం అగ్నిశోమీయమిత్యగ్నిశోమీయం అష్టాకపాలం నిహి అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపేద్ వపేద్ బ్రహ్మవర్చసకామ బ్రహ్మవర్చసకామోగ్నిశోమో బ్రహ్మవర్చసకామ ఇది బ్రహ్మవర్చసకామ అగ్నిశోమావేవ అగ్నిశోమావిత్యగ్నిశోమో ఏవస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి తౌ తావేవ ఏవాస్మిన్ అస్మిన్ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం ధత్తః బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం ధత్తో బ్రహ్మవర్చసీ బ్రహ్మవర్చస్యేవ బ్రహ్మవర్చసీతి బ్రహ్మవర్చసీ ఏవ భవతి భవతి యత్ యదష్టాకపాలః అష్టాకపాలస్తేన అష్టాకపాల ఇత్యష్టాకపాలః తేనాగ్నేయః ఆగ్నేయో యత్ యచ్ఛామాకః శ్యామాకస్తేన తేన సౌమ్యః సౌమ్యః సమృద్ధ్యై సమృద్ధ్యై సోమాయ సమృద్ధ్యాయ సమృద్ధ్యై సోమాయ వాజినే వాజినే శ్యామాకం శ్యామాకం చరుం చరుం నిర్వపేత్ వపేద్యః యః క్లైవ్యాత్ క్లైవ్యాద్విభీయాత్ విభీయాద్రేతః రేతో హి హి వై వా ఏతస్మాత్ ఏతస్మాద్వాజినం వాజినమపక్రామతి అపక్రామత్యథ అపక్రామతీత్యపక్రామతి అథైషః ఏష క్లైవ్యాత్ క్లైవ్యాద్విభాయ విభాయ సోమం సోమమేవ ఏవ వాజినం వాజినగ్స్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవ ఏవాస్మిన్ అస్మిన్ రేతః రేతో వాజినం వాజినం దధాతి దధాతి న క్లీవః క్లీవో భవతి భవతి బ్రాహ్మణస్పత్యం బ్రాహ్మణస్పత్యమేకాదశకపాలం బ్రాహ్మణస్పత్యమితి బ్రాహ్మణః పత్యం ఏకాదశకపాలం నిహి ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం నిర్వపేత్ వపేద్ గ్రామకామః గ్రామకామో బ్రహ్మణః గ్రామకామైతి గ్రామకామః బ్రహ్మణస్పతిం పతిమేవ ఏవ స్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవ ఏవాస్మై అస్మై సజాతాన్ సజాతాన్ ప్ర సజాతానితి సజాతాన్ ప్రయచ్చతి యచ్చతి గ్రామీ గ్రామ్యేవ ఏవ భవతి భవతి గణపతి గణపతి యాజ్యానువాక్యే గణపతి గణపతి యాజ్యానువాక్యే భవతః యాజ్యానువాక్యే ఇది యాజ్యానువాక్యే భవతః సజాతైః సజాతైరేవ సజాతైరితి సజాతైః ఏవైనం ఏనం గణవంతం గణవంతం కరోతి గణవంతమితి గణవంతం కరోత్యేతాం ఏతామేవ ఏవనిః నిర్వపేత్ వపేద్యః యః కామయేత కామయేత బ్రహ్మన్ బ్రహ్మన్ విషం విషం వినాశయేయం నాశయేయమితి ఇది మారుతి మారుతీయాజ్యానువాక్యే మారుతి ఇది మారుతి యాజ్యానువాక్యే కురయాత్ యాజ్యానువాక్యే ఇది యాజ్యానువాక్యే కురయాద్ బ్రహ్మన్న బ్రహ్మన్నేవ ఏ విషం విషం వి వినాశయతి నాశయతీతి నాశయతి ర్యం మే చరుం చరుణ్ణి నిర్వపేత్ పవేత్ సువర్గకామ సువర్గకామోసౌ సువర్గకామైతి సువర్గకామ అసౌ వై వా ఆదిత్య ఆదిత్యోర్యమా అర్యమార్యమణం అర్యమణమేవ ఏవస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవైనం ఏనగం సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకం గమయతి గమయత్యర్యమ్నే అర్యమ్నే చరం చరణ్ణి నిర్మపేద్ ప్రపేద్య యః కామయేత కామయేత దానకామా దానకామా మే దానకామా ఇది దానకామా మే ప్రజా ప్రజా స్యుః ప్రజా ఇది ప్రజా స్యురితి ఇత్యసౌ అసౌ వై వా ఆదిత్య ఆదిత్యోర్యమా అర్యమాయ యః ఖలు ఖలు వై వై దదాతి దదాతి సహ సోర్యమా అర్యమార్యమణం అర్యమణమేవ ఏవస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవాస్మై అస్మై దానకామా దానకామా ప్రజా దానకామా ఇది దానకామా ప్రజా కరోతి ప్రజా ఇది ప్రజా కరోతి దానకామా దానకామా అస్మై దానకామా ఇది దానకామా అస్మై ప్రజా ప్రజాభవంతి ప్రజా ఇది ప్రజా భవంత్యర్యమ్నే అర్యమ్నే చరం చరుణ్ణి నిర్వపేద్వపేద్య కామయేత కామయేత స్వస్తి స్వస్తి జనతాం జనతామియాం యామితి ఇత్యసౌ అసౌ వై వా ఆదిత్య ఆదిత్యోర్యమా అర్యమార్యమణం అర్యమణమేవ ఏవస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవైనం ఏనం తత్ తద్గమయతి గమయతి యత్ర యత్ర జిగమిషతి జిగమిషతీంద్ర ఇంద్రో వై వై దేవానాం దేవానామానుజావర ఆనుజావర ఆసీత్ ఆనుజావర ఇత్యానుజావర ఆసీత్ సహ స ప్రజాపతిం ప్రజాపతిమప ప్రజాపతిమిది ప్రజాపతిం ఉపాధావత్ అభావత్తస్మై తస్మాయేతం ఏతమైంద్రం ఐంద్రమానుశోకం ఆనుశోకమేకాదశకపాలం ఆనుశోకమిత్యానుశోకం ఏకాదశకపాలన్నిః ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం నిరవపత్ అవపత్తేన తేనైవ ఏవైనం ఏనమగ్రం అగ్రం దేవతానాం దేవతానాం పరి పర్యణయత్ అనయద్బుధ్నవతి బుధ్నవతి అగ్రవతి బుధ్నవతి ఇది బుధ్నవతి అగ్రవతీ యాజ్యానువాక్యే అగ్రవతీ ఇత్యగ్రవతీ యాజ్యానువాక్యే అకరోత్ యాజ్యానువాక్యే ఇది యాజ్యా అనువాక్యే అకరోద్ బుధ్నాద్ బుధ్నాదేవ ఏవైనం ఏనమగ్రం అగ్రముపరి పర్యణయత్ అనయద్యః యో రాజన్యః రాజన్యానుజావర ఆనుజావర స్యాత్ ఆనుజావర ఇత్యానుజావర స్యాత్తస్మై తస్మా ఏతం ఏతమైంద్రం ఐంద్రమానుశోకం ఆనుశోకమేకాదశకపాలం ఆనుశోకమిత్యానుశోకం ఏకాదశకపాలన్నిః ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం నిర్వపేద్ వపేదింద్రం ఇంద్రమేవ ఏవస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవ ఏవైనం ఏనమగ్రం అగ్రగం సమానానాం సమానానాం పరి పరిణయతి నయతి బుద్ధవతి బుద్ధవతి అగ్రవతి బుద్ధవతి ఇది బుద్ధావతి అగ్రవతీయాజ్యానువాక్యే అగ్రవతి ఇత్యగ్రవతి యాజ్యానువాక్యే భవతః యాజ్యానువాక్యే ఇది యాజ్యా అనువాక్యే భవతో బుద్ధాత్ బుద్ధాదేవ ఏవైనం ఏనమగ్రం అగ్రం పరి పరిణయతి నయత్యానుశోక ఆనుశోకో భవతి ఆనుశోక ఇత్యానుశోక భవత్యేషా ఏషా హి ఏతస్య ఏతస్య దేవతా దేవతాయః య ఆనుజావరః ఆనుజావరః సమృద్ధ్యై ఆనుజావర ఇత్యానుజావరః సమృద్ధ్యయః సమృద్ధ్యా ఇది సమృద్ధ్యై యో బ్రాహ్మణః బ్రాహ్మణ ఆనుజావరః ఆనుజావర స్యాత్ ఆనుజావర ఇత్యానుజావరః స్యాత్తస్మై తస్మా ఏతమ్ ఏతమ్ వారహస్పత్యం వారహస్పత్యమానుశోకం ఆనుశోకం చరం ఆనుశోకమిత్యానుశోకం శరుణ్ణి నిర్పపేత్ పపేద్ బృహస్పతి బృహస్పతిమేవ ఏవస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి భావతి సహ సయేవ ఏవైనం ఏనమగ్రం అగ్రగం సమానానాం సమానానాం పరి పరిణయతి నయతి బుద్ధవతి బుద్ధవతి అగ్రవతి బుద్ధవతి ఇది బుద్ధావతి అగ్రవతీయాజ్యానువాక్యే అగ్రవతి ఇత్యగ్రవతి యాజ్యానువాక్యే భవతః యాజ్యానువాక్యే ఇది యాజ్యా అనువాక్యే భవతో బుద్ధాత్ బుద్ధాదేవ ఏవైనం ఏనమగ్రం అగ్రం పరి పరిణయతి నయత్యానుశోక ఆనుశోకో భవతి ఆనుశోక ఇత్యానుశోక భవత్యేషా ఏషా హి ఏతస్య ఏతస్య దేవతా దేవతాయః య ఆనుజావరః ఆనుజావరః సమృద్ధ్యై ఆనుజావర ఇత్యానుజావరః సమృద్ధ్యా ఇది సమృద్ధ్యై ప్రజాపతేస్త్రయస్త్రింశత్ ప్రజాపతేరితి ప్రజాపతేః త్రయస్త్రింశద్దుహితరః త్రయస్త్రింశదితి త్రయః త్రింశత్ దుహితర ఆసన్ ఆసంతాః తాః సోమాయ సోమాయ రాజ్ఞే రాజ్ఞే దదాత్ అదదాత్ తాసాం తాసాం రోహిణీం రోహిణీముప ఉపైత్ ఐత్తాః తా ఈర్ష్యంతీః ఈర్ష్యంతీః పునః పునరగచ్చన్ అగచ్చంతాః తా అను అన్వైత్ ఐత్తాః తాః పునః పునరయాచత అయాచత తాః తా అస్మై అస్మై న పునః పునరదదాత్ అదదాత్ సః సోబ్రవీత్ అబ్రవీదృతం ప్రతమమేష్ అమేష్ యథా యథా సమావచ్ఛః సమావచ్ఛ ఉపైష్యామి సమావచ్ఛ ఇది సమావతేషః ఉపైష్యామ్యథ ఉపైష్యామీత్యుపాహేష్యామి అథ తే పునః పునర్దాస్యామి దాస్యామీతి ఇది సహ సృతం ఋతమామీత్ ఆమీత్తాః తా అస్మై అస్మై పునః పునరదదాత్ అదదాత్తాసాం తాసాం రోహిణీం రోహిణీమేవ ఏవోప ఉపైత్ ఐత్తం తంయక్ష్మః యక్ష్మ ఆర్చత్ ఆర్చద్రాజానం రాజానం యక్ష్మః యక్ష్మ ఆరత్ ఆరదితి ఇది తత్ తద్రాజయక్ష్మస్య రాజయక్ష్మస్య జన్మ రాజయక్ష్మస్యేతి రాజయక్ష్మస్య జన్మయత్ యత్పాపీయాన్ పాపీయానభవత్ అభవత్తత్ తత్పాపయక్ష్మస్య పాపయక్ష్మస్య యత్ పాపయక్ష్మస్యేతి పాపయక్ష్మస్య యజ్జాయాభ్యః జాయాభ్యో విందత్ అవిందత్తత్ తజ్జాయేన్యస్య జాయేన్యస్య యః యేవం ఏవమేతేషాం ఏతేషాం యక్ష్మాణాం యక్ష్మాణాం జన్మ జన్మ వేద వేదన నైనం ఏనమేతే ఏతే యక్ష్మాః యక్ష్మా విందంతి విందంతి సః స ఏతాః ఏతా ఏవ ఏవ నమస్యన్ నమస్యన్నుప ఉపాధావత్ అధావత్తాః తా అబ్రువన్ అబ్రువన్వరం పరం వృణామహై వృణామహై సమావచ్చ సమావచ్చదేవ సమావచ్చ ఇది సమావదేశ ఏవనః న ఉప ఉపాయ అయ ఇతి ఇది తస్మై తస్మాదేతమ్ ఏతమాదిత్యం ఆదిత్యం చరుం చరుణ్ణిః నిరవపన్ అవపంతేన తేనైవ ఏవైనం ఏనం పాపాత్ పాపాత్స్రామాత్ స్రామాదముంచన్ అముంచనయః యః పాపయక్ష్మగృహీతః పాపయక్ష్మగృహీత స్యాత్ పాపయక్ష్మగృహీత ఇది పాపయక్ష్మగృహీతః స్యాత్ తస్మై తస్మాదేతమ్ ఏతమాదిత్యం ఆదిత్యం చరుం చరుణ్ణిః నిర్వపేత్ ఉపేదాదిత్యాన్ ఆదిత్యానేవ ఏవ స్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగాధేయేన ఉపధావతి ధావతి తే తయేవ ఏవైనం ఏనం పాపాత్ పాపాచ్చ్రామాత్ శ్రామాన్ ముంచంతి ముంచంతి మావాస్యాయాం మావాస్యాయాన్నిః అమావాస్యామిత్యమావాస్యాయాం నిర్వపేత్ వపేదమం అముమేవ ఏవైనం ఏనమాప్యాయమానం ఆప్యాయమానమను ఆప్యాయమానమిత్యాప్యాయమానం అన్వా ఆప్యాయయతి ప్యాయేతి నవో నవః నవో నవో భవతి నవో నవ ఇది నవః నవః భవతి జాయమానః జాయమాన ఇది పురోనువాక్యా పురోనువాక్యా భవతి పురోనువాక్యేతి పురః అనువాక్యా భవత్యాయుః ఆయురేవ ఏవాస్మిన్ అస్మిన్ తయా తయా దధాతి దధాతియమ్ యమాదిత్యాః ఆదిత్యా అగుంషుమ్ అగుంషుమాప్యాయయంతి ఆప్యాయయంతీతి ఆప్యాయయంతీత్యాప్యాయయంతి ఇది యాజ్యా యాజ్యా ఐవ ఏవైనం ఏనమేతయా ఏతయాప్యాయేతి ప్యాయేతీతి ప్యాయేతి ప్రజాపతిర్దేవేభ్య ప్రజాపతిరిది ప్రజాపతి దేవేభ్యోన్నాద్యం అన్నాద్యం వ్యాదిశత్ అన్నాద్యమిత్యన్నాద్యం వ్యాదిశత్ సహ వ్యాదిశదితి వి ఆదిశత్ సోబ్రవీత్ అబ్రవీద్యత్ యదిమాన్ ఇమాన్ లోకాన్ లోకానభి అభ్యతిరిచ్యాతై అతిరిచ్యాతైతత్ అతిరిచ్యాథా ఇత్యతిరిచ్యాతై తన్మమ మమాసత్ అసరితి ఇది తత్ తదిమాన్ ఇమాన్ లోకాన్ లోకానభి అభ్యతి అత్యరిచ్యత అరిచ్యతేంద్రం ఇంద్రం రాజానం రాజానమింద్రం ఇంద్రమధిరాజం అధిరాజమింద్రం అధిరాజమిత్యధిరాజం ఇంద్రగ్స్వరాజానం స్వరాజానం తత స్వరాజానమితి స్వరాజానం తతో వై వై సహ స ఇమాన్ ఇమాన్ లోకాన్ లోకాగస్త్రేధా త్రేధాదుహత్ అదుహత్తత్ తత్రిధాతోః త్రిధాతోస్త్రిధాతుత్వం త్రిధాతోరితి త్రిధాతోః త్రిధాతుత్వం యం త్రిధాతుత్వమితి త్రిధాతుత్వం యం కామయేత కామయేతాన్నాదః అన్నాద స్యాత్ అన్నాద ఇత్యన్నాహదః స్యాదితి ఇది తస్మై తస్మాదేతమ్ ఏతమ్ త్రిధాతుమ్ త్రిధాతుమ్నిః త్రిధాతుమితి త్రిధాతుమ్ నిర్వపేత్ వపేదింద్రాయ ఇంద్రాయ రాజ్ఞే రాజ్ఞే ప్రోడాశం ప్రోడాశమేకాదశకపాలం ఏకాదశకపాలమింద్రాయ ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం ఇంద్రాయాధిరాజాయ అధిరాజాయేంద్రాయ అధిరాజాయేత్యధిరాజాయ ఇంద్రాయ స్వరాజ్ఞే స్వరాజ్ఞేయం స్వరాజ్ఞమితి స్వరాజ్ఞే అయం వై వా ఇంద్రః ఇంద్రో రాజా రాజాయం అయమింద్రః ఇంద్రోధిరాజః అధిరాజోసౌ అధిరాజ ఇత్యధిరాజః అసావింద్రః ఇంద్రస్వరాట్ స్వరాడిమాన్ స్వరాడితి స్వరాడ్ ఇమానేవ ఏవ లోకాన్ లోకాన్ స్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగాధేయేన ఉపధావతి ధావతి తే త ఏవ ఏవాస్మై అస్మా అన్నం అన్నం ప్రయచ్చంతి యచ్చన్నాద అన్నాద అన్నాదైతన్నాదవతి యథావత్సేన వత్సేన ప్రత్తాం ప్రత్తాంగాం దృహే దృహ ఏవేమాన్ ఇమాన్ లోకాన్ లోకాన్ ప్రత్తాన్ ప్రత్తాన్ కామం కామమన్నాద్యం అన్నాద్యం దృహే అన్నాద్యమిత్యన్నాద్యం దృహ ఉత్తానేషు ఉత్తానేషు కపాలేషు కపాలేష్విత్యుత్తానేషు కపాలేష్వధి అధిశ్రయతి శ్రయత్యయాతయామత్వాయ అయాతయామత్వాయ త్రయః అయాతయామత్వాయేత్యయాతయామత్వాయ త్రయః పురోడాశాః పురోడాశా భవంతి భవంతి త్రయః త్రయ ఇమే ఇమే లోకాః లోకా ఏషాం ఏషాం లోకానాం లోకానామాప్త్యై ఆప్త్యా ఉత్తర ఉత్తరః ఉత్తర ఉత్తరోజ్యాయాన్ ఉత్తర ఉత్తర ఇత్యుత్తరః ఉత్తరః జాయాన్ భవతి భవత్యేవం ఏవమివ ఇవ హి హీమే ఇమే లోకాః లోకాః సమృద్ధ్యై సమృద్ధ్యై సర్వేషాం సమృద్ధ్యా ఇతి సమృద్ధ్యై సర్వేషామభిగమయన్ అభగమయన్నవ అభిగమయన్నిత్యభిగమయన్ అవద్యతి వ్యత్యసంవట్కారం అసంవట్కారం వ్యత్యాసం అసంవట్కారమిత్యసంవట్కారం వ్యత్యాసమను వ్యత్యాసమితి అత్యాసం అన్వాహ ఆహానిర్దాహాయ అనిర్దాహాయేత్యనిహేయాయ దేవాసురా సంయుక్తాః దేవాసురా ఇతి దేవాసురాః సంయుక్తాసన్ సంయుక్తా ఇతి సంయుక్తాః ఆసంతాన్ తాన్ దేవాన్ దేవానసురాః అసురాజయన్ అజయంతే తే దేవాః దేవాః పరాజిజ్ఞానాః పరాజిజ్ఞానా అసురాణాం పరాజిజ్ఞానా ఇతి పరాజిజ్ఞానాః అసురాణాం వైశ్యం వైశ్యముప ఉపాయన్ ఆయంతేభ్యః తేభ్య ఇంద్రియం ఇంద్రియం వీర్యం వీర్యముప ఉపాక్రామత్ అక్రామత్తత్ తదింద్ర ఇంద్రోచాయత్ అచాయత్తత్ తదను అన్వప ఉపాక్రామత్ అక్రామత్తత్ తదవరుధం అవరుధం న అవరుధమిత్యవరుధం నాశక్నోత్ అశక్నోత్తత్ తదస్మాత్ అస్మాదభ్యర్థ అభ్యర్థోచరత్ అభ్యర్థ ఇత్యభి అర్థ అచరత్ స స ప్రజాపతిం ప్రజాపతిముప ప్రజాపతిమితి ప్రజాపతిం ఉపాధావత్ అధావక్తం తమేతయా ఏతయా సర్వపృష్ఠయా సర్వపృష్ఠయా యాజయత్ సర్వపృష్ఠయేత్ సర్వపృష్ఠయా యాజయత్తయా తయైవ ఏవాస్మిన్ అస్మిన్నింద్రియం ఇంద్రియం వీర్యం వీర్యమదాత్ దాద్యః ఇంద్రియకామః ఇంద్రియకామో వీర్యకామః ఇంద్రియకామైతీంద్రియకామః వీర్యకామ స్యాత్ వీర్యకామైతి వీర్యకామః స్యాత్తం తమేతయా ఏతయా సర్వపృష్ఠయా సర్వపృష్ఠయా యాజయేత్ సర్వపృష్ఠయేతి సర్వపృష్ఠయా యాజయేదేతాః ఏతా ఏవ ఏవ దేవతాః దేవతాస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి తాః తా ఏవ ఏవాస్మిన్ అస్మిన్నింద్రియం ఇంద్రియం వీర్యం వీర్యం దధతి దధతి యత్ ఇదింద్రాయ ఇంద్రాయ రాథంతరాయ రాథంతరాయ నిర్వపతి రాథంతరాయేతి రాథంతరాయ నిర్వపతి యత్ నిర్వపతీతి నిహీవపతి యదేవ ఏవాగ్నేః అగ్నేస్తేజః తేజస్తత్ తదేవ ఏవావ అవరుంధే రుంధే యత్ ఇదింద్రాయ ఇంద్రాయ వార్హతాయ వార్హతాయ యత్ యదేవ ఏవేంద్రస్య ఇంద్రస్య తేజః తేజస్తత్ తదేవ ఏవావ అవరుంధే రుంధే యత్ ఇదింద్రాయ ఇంద్రాయ వైరూపాయ వైరూపాయ యత్ యదేవ ఏవ సవితుః సవితుస్తేజః తేజస్తత్ తదేవ ఏవావ అవరుంధే రుంధే యత్ ఇదింద్రాయ ఇంద్రాయ వైరాజాయ వైరాజాయ యత్ యదేవ ఏవ ధాతుః ధాతుస్తేజ తేజస్తత్ యదేవ ఏవావ అవరుంధే రుంధేయత్ యదింద్రాయ ఇంద్రాయ శాక్వరాయ శాక్వరాయయత్ యదేవ ఏవ మరుతాం మరుతాం తేజ తేజస్తత్ తదేవ ఏవావ అవరుంధే రుంధేయత్ యదింద్రాయ ఇంద్రాయ రైవతాయ రైవతాయయత్ యదేవ ఏవ బృహస్పతే బృహస్పతేస్తేజ తేజస్తత్ తదేవ ఏవావ అవరుంధే రుంధయేతావంతి ఏతావంతి వై వై తేజాగుంసి తేజాగుంసి తాని తాన్యేవ ఏవావ అవరుంధే రుంధ ఉత్తానేషు ఉత్తానేషు కపాలేషు ఉత్తానేష్విత్యుతానేషు కపాలేశ్వధి అధిశ్రయతి శ్రయత్యాతయామత్వాయ అయాతయామత్వాయ ద్వాదశ కపాలః అయాతయామద్వాజేత్యయాతయామాత్వాజ ద్వాదశ కపాలః పురోడాశః ద్వాదశ కపాలైభి ద్వాదశ కపాలః పురోడాశో భవతి భవతి వైశ్వదేవత్వాయ వైశ్వదేవత్వాయ సమంతం వైశ్వదేవత్వాయేతి వైశ్వదేవత్వాయ సమంతం పర్యవద్యతి సమంతమితి సమంతం పర్యవద్యతి సమంతం పర్యవద్యతీతి పరి అవద్యతి సమంతమేవ సమంతమితి సమంతం ఏవేంద్రియం ఇంద్రియం వీర్యం వీర్యం యజమానే యజమానే దధాతి దధాతి వ్యత్యాసం వ్యత్యాసమను వ్యత్యాసమితి అత్యాసం అన్వాహ ఆహా నిర్దాహాయ అనిర్దాహాయాశ్వ అనిర్దాహాయేత్యనిహి దాహాయ అశ్వఋషభ ఋషభో వృష్ణిః వృష్ణిర్వస్తః వస్తః సా సా దక్షిణా దక్షిణా వృషత్వాయ వృషత్వాయైతయా వృషత్వాయేతి వృషత్వాయ ఏతయైవ ఏవ యజేత యజేతాభిషస్యమానః అభిషస్యమాన ఏతాః అభిషస్యమాన ఇత్యభిషస్యమానః ఏతాశ్చ చేత్ ఇద్వై వాస్య అస్య దేవతాః దేవతా అన్నం అన్నమదంతి అదంత్యదంతి అదంత్యో ఉవేవ ఏవాస్య అస్య మనుష్యాః మనుష్యా ఇది మనుష్యాః రజనో వై వై కౌణేయః కౌణేయః క్రతుజితం క్రతుజితం జానకిం క్రతుజితమిది క్రతుజితం జానకిం చక్షుర్వణ్యం చక్షుర్వణ్యమయాత్ చక్షుర్వణ్యమిది చక్షుహో వణ్యం అయాత్ తస్మై తస్మా ఏతాం ఏతామిష్టిం ఇష్టిన్నిః నిరవపద్ అవపదగ్నయే అగ్నయే భ్రాజస్వదే భ్రాజస్వదే పురోడాశం పురోడాశమష్టాకపాలం అష్టాకపాలకం శౌర్యం అష్టాకపాలమిత్యష్టాకపాలం శౌర్యం చరుం చరుమగ్నయే అగ్నయే భ్రాజస్వదే భ్రాజస్వదే పురోడాశం పురోడాశమష్టాకపాలం అష్టాకపాలం తయా అష్టాకపాలమిత్యష్టాకపాలం తయైవ ఏవాస్మిన్ అస్మిన్ చక్షుః చక్షురదధాత్ అదధాద్యః యశ్చక్షుష్కామః చక్షుష్కామ స్యాత్ చక్షుష్కామ ఇది చక్షుహో కామః స్యాత్ తస్మై తస్మా ఏతాం ఏతామిష్టిం ఇష్టిన్నిః నిర్వపేత్ ఉపేదగ్నయే అగ్నయే భ్రాజస్వదే భ్రాజస్వదే పురోడాశం పురోడాశమష్టాకపాలం అష్టాకపాలకం శౌర్యం అష్టాకపాలమిత్యష్టాకపాలం శౌర్యం చరుం చరుమగ్నయే అగ్నయే భ్రాజస్వదే భ్రాజస్వదే పురోడాశం పురోడాశమష్టాకపాలం అష్టాకపాలమగ్నే అష్టాకపాలమిత్యష్టాకపాలం అగ్నేర్వై వై చక్షుషా చక్షుషా మనుష్యాః మనుష్యావి విపశ్యంతి పశ్యంతి సూర్యస్య సూర్యస్య దేవాః దేవా అగ్నిం అగ్నిం చ చైవ ఏవ సూర్యం సూర్యం చ స్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేది భాగధేయేన ఉపధావతి ధావతి తౌ తావేవ ఏవాస్మిన్ అస్మిన్ చక్షుః చక్షుర్ధత్తః ధత్తశ్చక్షుష్మాన్ చక్షుష్మానేవ ఏవ భవతి భవతి యత్ ఆగ్నేయౌ ఆగ్నేయౌ భవతః భవతశ్చక్షుషీ చక్షుషీ ఏవ చక్షుషీ ఇది చక్షుషీ ఏవాస్మిన్ అస్మిన్ తత్ తత్ప్రతి ప్రతిదధాతి దాతి యత్ యత్సౌర్యః సౌర్యో నాసికాం నాసికాం తేన తేనాభితః అభితః సౌర్యం సౌర్యమాజ్ఞేయౌ ఆజ్ఞేయౌ భవతః భవతస్తస్మాత్ తస్మాదభితః అభితో నాసికాం నాసికాం చక్షుషీ చక్షుషీ తస్మాత్ చక్షుషీ ఇది చక్షుషీ తస్మాన్నాసికయా నాసికయా చక్షుషీ చక్షుషీ విధృతే చక్షుషీ ఇది చక్షుషీ విధృతే సమానీ విధృతే ఇది విధృతే సమానీయాజ్యానువాక్యే సమానీ ఇది సమానీ యాజ్యానువాక్యే భవతః యాజ్యానువాక్యే ఇది యాజ్యా అనువాక్యే భవతః సమానం సమానగుం హి చక్షుః చక్షుః సమృద్ధ్యై సమృద్ధ్యా ఉత్ సమృద్ధ్యా ఇది సమృద్ధ్యై ఉదో వృత్యం తేం జాతవేదసం జాతవేదసగుం సప్త జాతవేదసమితి జాతవేదసం సప్తత్వా హరితః హరితో రథే రథే చిత్రం చిత్రం దేవానాం దేవానామత్ ఉదగాద్ అగాదనీకం అనీకమితి ఇది పిండాన్ పిండాన్ ప్రయచ్చతి యచ్చతి చక్షుః చక్షురేవ ఏవాస్మై అస్మై ప్రయచ్చతి యచ్చతి యత్ ఎదేవ ఏవ తస్య తస్య తత్ తదితి తత్ ధ్రువోసి అసి ధ్రువః ధ్రువోహం అహగుం సజాతేషు సజాతేషు భూయాసం సజాతేష్విది సజాతేషు భూయాసం ధీరః ధీరశ్చేత్తా చేత్తా వసువిత్ వసువిద్ధ్రువః వసువిది వసువిత్ ధ్రువోసి అసి ధ్రువః ధ్రువోహం అహగుం సజాతేషు సజాతేషు భూయాసం సజాతేష్విది సజాతేషు భూయాసముగ్రః ఉగ్రశ్చేత్తా చేత్తా వసువిత్ వసువిద్ధ్రువః వసువిది వసువిత్ ధ్రువోసి అసి ధ్రువః ధ్రువోహం అహగుం సజాతేషు సజాతేషు భూయాసం సజాతేష్విది సజాతేషు భూయాసమభిభూః అభిభూశ్చేత్తా అభిభూరిత్యభిభూః చేత్తా వసువిత్ వసువిదామనం వసువిదితి వసువిత్ ఆమనమసి ఆమనమిత్యామనం అస్యామనస్య ఆమనస్య దేవాః ఆమనస్యేత్యామనస్య దేవాయే ఏ సజాతాః సజాతాః కుమారాః సజాతా ఇది సజాతాః కుమారాః సమనసః సమనసస్తాన్ సమనస ఇది సమనసః తానహం అహం కామయే కామయే హృదా హృదా తే తే మాం మాం కామయంతాం కామయంతాగం హృదా హృదా తాన్ తాన్మే మహామనసః ఆమనసః కృధి ఆమనస ఇత్యామనసః కృధి స్వాహ స్వాహామనం ఆమనమసి ఆమనమిత్యామనం అస్యామనస్య ఆమనస్య దేవాః ఆమనస్యేత్యామనస్య దేవాయాః యా స్త్రియః స్త్రియః సమనసః సమనసస్తాః సమనస ఇది సమనసః తా అహం అహం కామయే కామయే హృదా హృదా తాః తా మాం మాం కామయంతాం కామయంతాగుం హృదా హృదా తాః తామే మామనసః ఆమనసః కృధి ఆమనస ఇత్యామనసః కృధి స్వాహ స్వాహా వైశ్వదేవీం వైశ్వదేవీం సాంగ్రహణీం వైశ్వదేవేమిది వైశ్వదేవీం సాంగ్రహణీన్ని సాంగ్రహణీమిది సాంగ్రహణీం నిర్వపేత్ అపేత్ గ్రామకామః గ్రామకామో వైశ్వదేవాః గ్రామకామ ఇది గ్రామకామః వైశ్వదేవా వై వైశ్వదేవా ఇది వైశ్వదేవాః వై సజాతాః సజాతా విశ్వాన్ సజాతా ఇది సజాతాః విశ్వానేవ ఏవ దేవాన్ దేవాన్స్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి భావతి తే తయేవ ఏవాస్మై అస్మై సజాతాన్ సజాతాం ప్ర సజాతానితి సజాతాన్ ప్రయచ్చంతి యచ్చంతి గ్రామీ గ్రామ్యేవ ఏవ భవతి భవతి సాంగ్రహణీ సాంగ్రహణీ భవతి సాంగ్రహణీతి సాంగ్రహణీ భవతి మనోగ్రహణం మనోగ్రహణం వై మనోగ్రహణమిది మనః గ్రహణం వై సంగ్రహణం సంగ్రహణం మనః సంగ్రహణమిది సంగ్రహణం మన ఏవ సజాతానాం సజాతానాం గృహ్ణాతి సజాతానామితి స జాతానాం గృహ్ణాతి ధ్రువ ధ్రువోసి అసి ధ్రువ ధ్రువోహం అహం సజాతేషు సజాతేషు భూయాసం సజాతేష్విది సజాతేషు భూయాసమితి ఇది పరిధీన్ పరిధీన్ పరి పరిధీనిది పరిధీన్ పరిదధాతి దాత్యాశిషం ఆశిషమేవ ఆశిషమిత్యాశిషం ఏవైతాం ఏతామా ఆశాస్తే శాస్తేథో అథో ఏతత్ అథో ఇత్యథో ఏతదేవ ఏవ సర్వం సర్వం సజాతేషు సజాతేష్వధి సజాతేష్విది సజాతేషు అధిభవతి భవతి యస్య యస్యైవం ఏవం విదుష విదుష ఏతే పరిధయః పరిధయః పరిధీయంతే పరిధయ ఇతి పరిధయః పరిధీయంతామనం పరిధీయంత ఇతి పరిధీయంతే ఆమనమసి ఆమనమిత్యామనం అస్యామనస్య ఆమనస్య దేవాః ఆమనస్యేత్యామనస్య దేవా ఇతి ఇతి తిస్రః తిస్రాహుతేః ఆహుతేర్జుహోతి ఆహుతేరిత్యాహుతిః జుహోత్యేతావంతః ఏతావంతో వై సజాతాః సజాతాయే సజాతాయితి సజాతాః ఏ మహాంతః మహాంతో యే క్షుల్లకాః క్షుల్లకాయాః యా స్త్రియః స్త్రియస్తాన్ తానేవ ఏవావ అవరుంధే రుంధేతే తయేనం ఏనమవరుద్ధాః అవరుద్ధా ఉప అవరుద్ధా ఇత్యవరుద్ధాః ఉపతిష్టంతే తిష్టంత ఇతి తిష్టంతే యన్నవం నవమైత్ ఐతత్ తన్నవనీతం నవనీతమభవత్ నవనీతమితి నవనీతం అభవద్యత్ యదసర్పత్ అసర్పత్తత్ తత్సర్పిః సర్పిరభవత్ అభవద్యత్ యదధ్రియత అధ్రియత తత్ తద్ఘృతం ఘృతమభవత్ అభవదశ్వినాః అశ్వినాః ప్రాణః ప్రాణోసి ప్రాణవిది ప్రాణః అసి తస్యః తస్య తే దత్తాం దత్తాయ్యయోః యోః ప్రాణః ప్రాణోసి ప్రాణమిది ప్రాణః అసి స్వాహా స్వాహేంద్రస్య ఇంద్రస్య ప్రాణః ప్రాణోసి ప్రాణమిది ప్రాణః అసి తస్య తస్య తే దదాతు దదాతు యస్య యస్య ప్రాణః ప్రాణోసి ప్రాణమిది ప్రాణః అసి స్వాహా స్వాహా మిత్రావరుణయోః మిత్రావరుణయోః ప్రాణః మిత్రావరుణయోరితి మిత్రావరుణయోః ప్రాణోసి ప్రాణమిది ప్రాణః అసి తస్య తస్య తే దత్తాం దత్తాయ్యయోః యయోః ప్రాణః ప్రాణోసి ప్రాణమిది ప్రాణః అసి స్వాహా స్వాహా విశ్వేషాం విశ్వేషాం దేవానాం దేవానాం ప్రాణః ప్రాణోసి ప్రాణమిది ప్రాణః అసి తస్య తస్య తే దదతు దదతు యేషాం యేషాం ప్రాణః ప్రాణోసి ప్రాణమిది ప్రాణః అసి స్వాహా స్వాహా ఘృతస్య ఘృతస్య ధారాం ధారామృతస్య అమృతస్య పంథాం పంథామింద్రేణ ఇంద్రేణ దత్తాం దత్తాం ప్రయతాం ప్రయతాం మరుద్భిః ప్రయతామిది ప్రాయతాం మరుద్భిరితి మరుద్భిః తత్వా త్వా విష్ణుః విష్ణుః పరి పర్యపశ్యత్ అపశ్యత్తత్ తత్వా క్రీడా ఇడా గవి గవ్యైరయత్ ఐరయదిత్యైరయత్ పావమానేన త్వా త్వా స్తోమేన స్తోమేన గాయత్రస్య గాయత్రస్య వర్తన్యా వర్తన్యోపాగుంశోః ఉపాగుంశోర్వీర్యేణ ఉపాగుంశోరిత్యుపాగుంశోః వీర్యేణ దేవః దేవస్త్వా త్వా సవితా సవితోత్ ఉత్సృజతు సృజతు జీవాతవే జీవాతవే జీవనస్యాయై జీవనస్యాయై బృహద్రథంతరయోః బృహద్రథంతరయోస్త్వా బృహద్రథంతరయోరిది బృహద్రథంతరయోః త్వా స్తోమేన స్తోమేన త్రిష్టుభః త్రిష్టుభో వర్తన్యా వర్తన్యా శుక్రస్య శుక్రస్య వీర్యేణ వీర్యేణ దేవః దేవస్త్వా త్వా సవితా సవితోత్ ఉత్సృజతు సృజతు జీవాతవే జీవాతవే జీవనస్యాయై జీవనస్యాయా అగ్నే అగ్నేస్త్వా త్వామాత్రయా మాత్రయా జగత్యై జగత్యై వర్తన్యా వర్తన్యాగ్రయణస్య ఆగ్రయణస్య వీర్యేణ వీర్యేణ దేవః దేవస్త్వా త్వా సవితా సవితోత్ ఉత్సృజతు సృజతు జీవాతవే జీవాతవే జీవనస్యాయై జీవనస్యాయా ఇమం ఇమమగ్నే అగ్నాయుషే ఆయుషే వర్చసే వర్చసే కృషి కృషి ప్రియం ప్రియగం రేత రేతో వరుణ వరుణ సోమ సోమరాజన్ రాజన్మితి రాజన్ మాతేవ ఇవాస్మై అస్మాదిరే అదితే శర్మ శర్మ యచ్చ విశ్వే విశ్వే దేవా దేవా జరదష్టి జరదష్టిర్యథా జరదష్టిరితి జరదష్టి యథా సత్ అసదిత్యసత్ అగ్నిరాయుష్మాన్ ఆయుష్మాన్ సహ స వనస్పతిభిః వనస్పతిభిరాయుష్మాన్ వనస్పతిభిరితి వనస్పతిభిః ఆయుష్మాన్ తేన తేన త్వా ఆయుషా ఆయుషాయుష్మందం ఆయుష్మందం కరోమి కరోమి సోమ సోమ ఆయుష్మాన్ ఆయుష్మాన్ సహ స ఓషధీభిః ఓషధీభిర్యజ్ఞ ఓషధీభిరిత్యోషధీభిః యజ్ఞాయుష్మాన్ ఆయుష్మాన్ సహ స దక్షిణాభిః దక్షిణాభిర్బ్రహ్మ బ్రహ్మాయుష్మత్ ఆయుష్మత్తత్ తద్బ్రాహ్మణైః బ్రాహ్మణైరాయుష్మత్ ఆయుష్మద్దేవా దేవా ఆయుష్మంద ఆయుష్మంతస్తే తే మృతేన అమృతేన పితర పితర ఆయుష్మంద ఆయుష్మందస్తే తే స్వధయా స్వధయాయుష్మంద స్వధయేతి స్వాధయా ఆయుష్మందస్తేన తేన త్వాయుషా ఆయుషాయుష్మందం ఆయుష్మందం కరోమి కరోమీతి కరోమి అగ్నిం వై వా ఏతస్య ఏతస్య శరీరం శరీరం గచ్చతి గచ్చతి సోమం సోమగుం రస రసో వరుణ వరుణ ఏనం ఏనం వరుణపాశేన వరుణపాశేన గృహ్ణాతి వరుణపాశేనేతి వరుణపాశేన గృహ్ణాతి సరస్వతీ సరస్వతీ వాగ్ వాగ్నా విష్ణో అగ్నా విష్ణో ఆత్మా అగ్నా విష్ణో ఇత్యగ్నా విష్ణో ఆత్మా యస్య యస్య జ్యోగ జ్యోగామయతి ఆమయతి యః యోజ్యోగామయావీ జ్యోగామయావీ స్యాత్ జ్యోగామయావీతి జ్యోగ ఆమయావీ స్యాద్యః యో వా కామయేత కామయేత సర్వం సర్వమాయుః ఆయుర్యాం యామితి తస్మై తస్మా ఏతాం ఏతామిష్టిం ఇష్టిన్నిః నిర్వపేత్ ప్రేయాజ్ఞేయం ఆజ్ఞేయమష్టాకపాలం అష్టాకపాలకం సౌమ్యం అష్టాకపాలమిత్యష్టాకపాలం సౌమ్యం చరుం చరుం వారుణం వారుణం దశకపాలం దశకపాలకం సారస్వతం దశకపాలమితి దశాకపాలం సారస్వతం చరుం చరుమాజ్ఞావైష్ణవం ఆజ్ఞావైష్ణవమేకాదశకపాలం ఆజ్ఞావైష్ణవమిత్యాజ్ఞావైష్ణవం ఏకాదశకపాలమగ్నేః ఏకాదశకపాలమిదేకాదశాకపాలం అగ్నేరేవ ఏవాస్య అస్య శరీరం శరీరం నిష్క్రీణాతి నిష్క్రీణాతి సోమాత్ నిష్క్రీణాతీతి క్రీణాతి సోమాద్రసం రసం వారుణేన వారుణేనైవ ఏవైనం ఏనం వరుణపాశాత్ వరుణపాశాన్ముంచతి వరుణపాశాది వరుణపాశాత్ ముంచతి సారస్వతేన సారస్వతేన వాచం వాచం దధాతి దధాత్యగ్నిః అగ్నిః సర్వాః సర్వా దేవతాః దేవతా విష్ణుః విష్ణుర్యజ్ఞః యజ్ఞో దేవతాభిః దేవతాభిశ్చ చైవ ఏవైనం ఏనం యజ్ఞేన యజ్ఞేన చ భిషద్యతి భిషద్యద్యుత ఉత యది యదీతాసుః ఇతాసుర్భవతి ఇతాసురితీతాసుః భవతి జీవతి జీవత్యేవ ఏవయత్ ఎన్నవం నవమైర్ ఐతద్ అన్నవనీతం నవనీతమభవత్ నవనీతమిది నవనీతం అభవదితి ఇత్యాజ్యం ఆజ్యమవ అవేక్షదే ఈక్షదే రూపం రూపమేవ ఏవాస్య అస్యైతత్ ఏతన్మహిమానం మహిమానం వ్యాజష్టే వ్యాజష్టేశ్వినో వ్యాజష్ట ఇది వ్యాజష్టే అశ్వినో ప్రాణ ప్రాణోసి ప్రాణ ఇది ప్రాణ అసీతి ఇత్యాహ ఆహాశ్వినౌ అశ్వినౌ వై వై దేవానాం దేవానాం భిషదౌ భిషదౌ తాభ్యాం తాభ్యామేవ ఏవాస్మై అస్మై భేషజం భేషజం కరోతి కరోతి ఇంద్రస్య ఇంద్రస్య ప్రాణ ప్రాణోసి ప్రాణ ఇది ప్రాణ అసీతి ఇత్యాహ ఆహేంద్రియం ఇంద్రియమేవ ఏవాస్మిన్ అస్మిన్నేతేన ఏతేన దధాది దాది మిత్రావరుణయోః మిత్రావరుణయోః ప్రాణః మిత్రావరుణయోరితి మిత్రావరుణయోః ప్రాణోసి ప్రాణ ఇది ప్రాణః అసీతి ఇత్యాహ ఆహ ప్రాణాపానౌ ప్రాణాపానావేవ ప్రాణాపానావితి ప్రాణాపానౌ ఏవాస్మిన్ అస్మిన్నేతేన ఏతేన దధాది దధాది విశ్వేషాం విశ్వేషాం దేవానాం దేవానాం ప్రాణః ప్రాణోసి ప్రాణ ఇది ప్రాణ అసీతి ఇత్యాహ ఆహ వీర్యం వీర్యమేవ ఏవాస్మిన్ అస్మిన్నేతేన ఏతేన దధాది దధాది ఘృతస్య ఘృతస్య ధారాం ధారామృతస్య అమృతస్య పంథాం పంథామితి ఇత్యాహ ఆహ యథా యజుః యథా యజురేవ యథా యజురితి యథా యజుః ఏవైతద్ ఏతద్వావమానేన వావమానేన త్వా స్తోమేన స్తోమేనేతి ఇత్యాహ ఆహ ప్రాణం ప్రాణమేవ ప్రాణమితి ప్రాణం ఏవాస్మిన్ అస్మిన్నేతేన ఏతేన దధాది దధాది బృహద్రసంతరయోః బృహద్రసంతరయోస్త్వా బృహద్రసంతరయోరితి బృహద్ రసంతరయోః త్వా స్తోమేన స్తోమేనేతి ఇత్యాహ ఆహౌజః ఓజ ఏవ ఏవాస్మిన్ అస్మిన్నేతేన ఏతేన దధాది దధాద్విగ్నేః అగ్నేస్త్వా త్వామాత్రయా మాత్రయేతి ఇత్యాహ ఆహాత్మానం ఆత్మానమేవ ఏవాస్మిన్ అస్మిన్నేతేన ఏతేన దధాది తథాత్రిత్విజః ఋత్విజః పరి పర్యాహుః ఆహుర్యావంతః యావంత ఏవ ఏవర్త్విజః ఋత్విజస్తే తయేనం ఏనం విషజ్యంతి విషజ్యంతి బ్రహ్మణః బ్రహ్మణో హస్తం హస్తమన్వారభ్య అన్వారభ్య పరి అన్వారభ్యేద్యనో ఆరభ్య పర్యాహుః ఆహురేకథ ఏకథైవ ఏకథేద్యేకాథ ఏవ యజమానే యజమానాయుః ఆయుర్దధతి దధర్యద్ యదేవ ఏవ తస్య తస్య తద్ తద్ధిరణ్యాత్ హిరణ్యాద్ఘృతం ఘృతం నిః నిష్పిబతి పిబద్వ్యాయుః ఆయుర్వై వై ఘృతం ఘృతమమృతం అమృతకం హిరణ్యం హిరణ్యమృతాత్ అమృతాదేవ ఏవాయుః ఆయుర్నిః నిష్పిబతి పిబతి శతమానం శతమానం భవతి శతమానమితి శతమానం భవతి శతాయుః శతాయుః పురుషః శతాయురితి శతాయుః పురుషః శతేంద్రియః శతేంద్రియ ఆయుషి శతేంద్రియ ఇది శత ఇంద్రియః ఆయుష్యేవ ఏవేంద్రియే ఇంద్రియే ప్రతి ప్రతిష్ఠతి తిష్ఠద్యథో అథో ఖలు అథో ఇత్యథో ఖలు యావతీః యావతీః సమాః సమా ఏష్యన్ ఏష్యన్ మన్యేత మన్యేత తావన్మానం తావన్మానజ్ఞ స్యాత్ తావన్మానమితి తావత్ మానం స్యాత్ సమృద్ధ్యై సమృద్ధ్యా ఇమం సమృద్ధ్యా ఇది సమృద్ధ్యై ఇమమగ్నే అగ్నాయుషే ఆయుషే వర్చసే వర్చసే కృధి కృధీతి ఇత్యాహ ఆహాయుః ఆయురేవ ఏవాస్మిన్ అస్మిన్వర్చః వర్చో దధాది దధాది విశ్వే విశ్వే దేవాః దేవా జలదష్టిః జలదష్టిర్యథా జలదష్టిరితి జరత్ అష్టిః యథా సత్ అసదితి ఇత్యాహ ఆహ జలదష్టిం జలదష్టిమేవ జలదష్టిమితి జరత్ అష్టిం ఏవైనం ఏనం కరోతి కరోత్యగ్నిః అగ్నిరాయుష్మాన్ ఆయుష్మానితి ఇది హస్తం హస్తం గృహ్ణాది గృహ్ణాత్యేతే ఏతే వై వై దేవాః దేవా ఆయుష్మంతః ఆయుష్మంతస్తే తదేవ ఏవాస్మిన్ అస్మిన్నాయుః ఆయుర్దధతి దధతి సర్వం సర్వమాయు ఆయురేతి ఏతీత్యేతి ప్రజాపతిర్వరుణాయ ప్రజాపతిరితి ప్రజాపతి వరుణాయాశ్వం అశ్వమనయత్ అనయత్ సహ సస్వాం స్వాం దేవతాం దేవతామార్చత్ ఆర్చత్ సహ సపరి పర్యదీర్యత అదీర్యత సహ సేతం ఏతం వారుణం వారుణం చతుష్కపాలం చతుష్కపాలమపశ్యత్ చతుష్కపాలమితి చతుః కపాలం అపశ్యత్తం తన్నిః నిరవవత్ అవవత్తత తతో వై వై సహ సవరుణపాశాద్ వరుణపాశాదముచ్యత వరుణపాశాది వరుణపాశాద్ అముచ్యత వరుణ వరుణో వై వా ఏతం ఏతం గృహ్ణాది గృహ్ణాది యః యోశ్వం అశ్వం ప్రతి గృహ్ణాది ప్రతిగృహ్ణాది యావతః ప్రతిగృహ్ణాదీతి ప్రతిగృహ్ణాది యావతోశ్వాన్ అశ్వాన్ ప్రతిగృహ్ణేయాత్ ప్రతిగృహ్ణేయాత్తావతః ప్రతిగృహ్ణేయాది ప్రతిగృహ్ణేయాత్ తావతో వారుణాన్ వారుణాన్ చతుష్కపాలాన్ చతుష్కపాలాన్ని చతుష్కపాలానిది చతుః కపాలాన్ నిర్వపేత్ ఉపేద్వరుణం వరుణమేవ ఏవస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగాధేయేన ఉపధావతి ధావతి సహ సదేవ ఏవైనం ఏనం వరుణపాశాద్ వరుణపాశాన్ ముంచతి వరుణపాశాది వరుణపాశాద్ ముంచతి చతుష్కపాలాః చతుష్కపాలా భవంతి చతుష్కపాలా ఇది చతుః కపాలాః భవంతి చతుష్పాద్ చతుష్పాద్ధి చతుష్పాది చతుఃపాత్ శ్వ అశ్వసమృద్ధి సమృద్ధ్యా ఏకం సమృద్ధ్యాసమృద్ధి ఏకమతిరిక్తం అతిరిక్తం నిః అతిరిక్తమిత్యతిరిక్తం నిర్వపేద్ ఉపేద్యం యమేవ ఏవ ప్రతిగ్రాహీ ప్రతిగ్రాహీ భవతి ప్రతిగ్రాహీతి ప్రతిగ్రాహీ భవతియం యం వాన నాధ్యేతి అధ్యేతి తస్మాద్ అధ్యేతీత్యధేయేతి తస్మాదేవ ఏవ వరుణభాషాద్ వరుణభాషాన్ముచ్యతే వరుణభాషాది వరుణభాషాద్ ముచ్యతే యది యద్యపరం అపరం ప్రతిగ్రాహీ ప్రతిగ్రాహీ స్యాద్ ప్రతిగ్రాహీతి ప్రతిగ్రాహీ స్యాత్ శౌర్యం శౌర్యమేకకపాలం ఏకకపాలమను ఏకకపాలమిత్యేకా కపాలం అనునిః నిర్వపేద్ ఉపేదమం అముమేవ ఏవాదిత్యం ఆదిత్యముచ్చారం ఉచ్చారం కురుతే ఉచ్చారమిత్యుదోచారం కురుతేపః అపోమభృథం అవభృథమవ అవభృథమిత్యవాభృథం అవైతి ఏత్యప్సు అప్సు వై అప్సిత్యపసు వై వరుణః వరుణః సాక్షాద్ సాక్షాదేవ సాక్షాది సాక్షాద్ ఏవ వరుణం వరుణమవ అవయజతే యజతే పోనత్రీయం అపోనత్రీయం చరుం అపోనత్రీయమిత్యపహానత్రీయం చరుం పునః పునరేత్య ఏత్యనిః ఏత్యేత్యా ఇత్య నిర్వపేద్ అపేదప్సుయోనిః అప్సుయో నిర్వై అప్సుయో నిరిత్యప్సో యోనిః వా అశ్వః అశ్వస్వాం స్వామేవ ఏవైనం ఏనం యోనిం యోనిం గమయతి గమయతి సహ స ఏనం ఏనకం శాంతః శాంత ఉప ఉపతిష్టతే తిష్టత ఇతి తిష్టతే యావాం వామింద్రావరుణాః ఇంద్రావరుణాయతవ్యా ఇంద్రావరుణేదీంద్రావరుణాః యతవ్యా తనోః తనోస్తయా తయేమం ఇమమగుంహస అగుంహసో ముంచతం ముంచతం యా యావామింద్రావరుణా ఇంద్రావరుణా సహస్యా ఇంద్రావరుణేదీంద్రావరుణా సహస్యా రక్షస్యా రక్షస్యా తేజస్యా తేజస్యా తనోః తనోస్తయా తయేమం ఇమమగుంహస అగుంహసో ముంచతం ముంచతం యః యో వామింద్రావరుణో ఇంద్రావరుణాభగ్నౌ ఇంద్రావరుణాలిజీంద్రావరుణో అగ్నౌ శ్రామ శ్రామస్తం తం వామేతేన ఏతేనావ అవయజే యజేయః యో వామింద్రావరుణా ఇంద్రావరుణాద్విపాత్సు ఇంద్రావరుణేతీంద్రావరుణా ద్విపాత్సు పశుషు ద్విపాత్సు ద్విపాదేషు అశుషు చతుష్పాత్సు చతుష్పాత్సు గోష్ఠే చతుష్పాత్సు చతుష్పాత్సు గోష్ఠే గృహేషు గోష్ఠితి గోస్థే గృహేష్వప్సు అప్స్మోషధీషు అప్స్విద్యపుసు ఓషధీషు వనస్పతిషు వనస్పతిషు స్వామ స్వామస్తం తమ్ వాం వామేతేన ఏతేనావ అవయజే యజ ఇంద్ర ఇంద్రో వై వాతస్య ఏతస్యేంద్రియేణ ఇంద్రియేణావ అవక్రామతి క్రామతి వరుణ వరుణ ఏనం ఏనం వరుణపాశేన వరుణపాశేన గృహ్ణాతి వరుణపాశేనేతి వరుణపాశేన గృహ్ణాతియ పాప్మనా పాప్మనా గృహీత గృహీతవతి భవతి య పాప్మనా పాప్మనా గృహీత గృహీత స్యాత్ స్యాత్ తస్మై తస్మా ఏతాం ఏతామైంద్రావరుణీం ఐంద్రావరుణీం ప్రయస్యాం ఐంద్రావరుణీమిత్రీంద్రావరుణీం ప్రయస్యామి గర్వపేద్ అపేదింద్ర ఇంద్ర ఏవాస్మిన్ అస్మిన్నింద్రియం ఇంద్రియం దధాతి దధాతి వరుణ వరుణ ఏనం ఏనం వరుణపాశాత్ వరుణపాశాన్ముంచతి వరుణపాశాది వరుణపాశాత్ ముంచతి పయస్యా పయస్యావతి పయ పయో హి వై వా ఏతస్మాత్ ఏతస్మాదపక్రామతి అపక్రామత్యథ అపక్రామతీత్యపక్రామతి అథైష ఏష పాప్మనా పాప్మనా గృహీత గృహీతో యద్వయస్యావతి భవతి పయ పయ ఏవాస్మిన్ అస్మింతయా తయా దధాతి దధాతి పయస్యాయాం పయస్యాయాం పురోడాశం పురోడాశమవ అవదధాతి దధాద్యాద్మన్వంతం ఆత్మన్వంతమేవ ఆత్మన్వంతమిత్యాత్మన్వంతం ఏవైనం ఏనం కరోతి కరోత్యథో అథో ఆయతనవంతం అథో ఇత్యథో ఆయతనవంతమేవ ఆయతనవంతమిత్యాయతనవంతం ఏవ చతుర్ధా చతుర్ధావి చతుర్థేది చతుర్ధా వ్యూహతి ఊహతి దిక్షు ఇక్ష్వేవ ప్రతి ప్రతిష్టతి తిష్టతి పునః పునఃసం సమూహతి ఊహతి దిగ్ఘ దిగ్ఘయేవ దిగ్ఘైతి దిగర్ఘ ఏవాస్మై అస్మై భేషజం భేషజం కరోతి కరోతి సమూహ్య సమూహ్యావ సమూహ్యేతి సమూహ్య అవద్యతి యథా యథావిద్ధం ఆవిద్ధం నిష్కృంతతి ఆవిద్ధమిత్యావిద్ధం నిష్కృంతతి తాదృగ్ నిష్కృందతీతి నిహీకృందతి తాదృగేవ తద్యః యో వామింద్రావరుణ ఇంద్రావరుణావగ్నౌ ఇంద్రావరుణావితీంద్రావరుణౌ అగ్నౌ శ్రామ శ్రామస్తం తం వామేతేన ఏతేనావ అవయజే యజ ఇతి ఇత్యాహ ఆహ దురిష్యాః దురిష్యాహేవ దురిష్యాది దుర్హోష్ట్యాః ఏవైనం ఏనం పాతి పాతియః యో వామింద్రావరుణాః ఇంద్రావరుణా ద్విపాత్సు ఇంద్రావరుణేతీంద్రావరుణాః ద్విపాత్సు పశుషు ద్విపాత్సుది ద్విపాదసు పశుషు శ్రామః శ్రామస్తం తం వామేతేన ఏతేనావ అవయజే యజైతి ఇత్యాహ ఆహైతావతీః ఏతావతీర్వై వాపః ఆపవోషధయః ఓషధయో వనస్పతయః వనస్పతయః ప్రజాః ప్రజాః పశవః ప్రజాయితి ప్రజాః పశవ ఉపజీవనీయాః ఉపజీవనీయాస్తాః ఉపజీవనీయాజీవనీయాః ఆయేవ ఏవాస్మై అస్మై వరుణపాశాత్ వరుణపాశాన్ముంచతి వరుణపాశాది వరుణపాశాత్ ముంచతేతి ముంచతి స ప్రత్నవత్ ప్రత్నవన్ని ప్రత్నవతి ప్రత్నావత్ నికావ్యాః కావ్యేంద్రం ఇంద్రం వహ వో విశ్వతః విశ్వతస్పరి పరీంద్రం ఇంద్రం నరః నర ఇది నరః తన్నః నః సోమ సోమ విశ్వతః విశ్వతో రక్ష రక్షారాజన్ రాజన్నఘాయతః అఘాయత ఇత్యఘాయతః మరిష్యేత్ రిష్యేత్వావతః త్వావతః సఖాః త్వావత ఇది త్వావతః సఖేతి సఖాః యాతే ఏ ధామాని ధామాని దివి దివి యా పృథివ్యాం పృథివ్యాం యా పర్వదేషు పర్వదేష్వోషధీషు ఓషధీష్వప్సు అప్స్విద్యపోసు తేభిర్న నో విశ్వై విశ్వై సుమనా సుమనా అహేడన్ సుమనా ఇది సోమనా అహేడం రాజన్ రాజన్ సోమ సోమ ప్రతి హవ్యా హవ్యా గృభాయ గృభాయేతి గృభాయ అగ్నిశోమా సవేదస అగ్నిశోమేత్యగ్నీ సోమ సవేదసా సహూతి సవేదసేది సా వేదసా సహూతి వనతం సహూతీ సాహూతి వనతం గిర గిర ఇది గిర సందేవత్రా దేవత్రా బభూవసు దేవత్రేతి దేవాత్రా బభూవసురితి బభూవసు యువమేతాని ఏతాని దివి దివి రోచనాని రోచనాన్యగ్ని అగ్నిశ్చ చ సోమ సోమ సక్రతూ సక్రతూ అధత్తం సక్రతూ ఇది సా క్రతూ అధత్తమిత్యధత్తం యువగుం సింధూ సింధూగుం రభిషస్తే అభిషస్తేరవద్యాద్ అభిషస్తేరిద్యభిషస్తే అవద్యాదగ్నిశోమౌ అగ్నిశోమావముంచతం అగ్నిశోమాపిత్యగ్నీ సోమౌ అముంచతం గృభీతాన్ గృభీతానితి గృభీతాన్ అగ్నిశోమాభిమం అగ్నిశోమావిత్యగ్నీ సోమో ఇమగుంసు సుమే మే శృణుతం శృణుతం వృషణా వృషణాహవం హవమితి హవం ప్రతి సోక్తాని సోక్తాని హర్యతం సోక్తానీతి సో ఉక్తాని హర్యతం భవతం భవతం దాశుషే దాశుషే మయ మయ ఇది మయ ఆన్యం అన్యం దివ దివో మాతరిశ్వా మాతరిశ్వా జభార జభారామథ్నాద్ అమథ్నాదన్యం అన్యం పరి పరిశ్యేణ శ్యేనో అద్రే అద్రేరిత్యద్రే అగ్నిశోమా బ్రహ్మణ అగ్నిశోమేత్యగ్నీ సోమా బ్రహ్మణ వావృధాన వావృధానోరుం ఉరుంజ్ఞాయ యజ్ఞాయ చక్రథు చక్రథురు లోకం లోకమితి లోకం అగ్నిశోమా హవిష అగ్నిశోమేత్యగ్నీ సోమా హవిష ప్రస్థితస్య ప్రస్థితస్య వీతం ప్రస్థితస్యేది ప్రాస్థితస్య వీతకం హర్యతం హర్యతం వృషణా వృషణా జుషేథా జుషేథామితి జుషేథా సుశర్మాణా స్వవసా సుశర్మాణేతి సుశర్మాణా స్వవసా హి స్వవసేతి సు అవసా హి భూతం భూతమథ అథాధత్తం ధత్తం యజమానాయ యజమానాయ శం సంయో యోరితయో ఆప్యాయస్వ ప్యాయస్వ సం సందే తైరిరే గణానాం త్వా త్వా గణపతిం గణపతిగుం హవామహే గణపతిమితి గణాపతిం హవామహే కవిం కవిం కవీనాం కవీనాముపమశ్రవస్తమం ఉపమశ్రవస్తమమిత్యుపమశ్రవహాతమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం జ్యేష్ఠరాజమితి జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణ బ్రహ్మణస్పతే అత ఆనః శృణ్వన్ శృణ్వన్ ఓతిభిః ఓతిభిః సీద ఓతిభిరిద్యోతిభిః సీద సాదనం సాదనమిది సాదనం సైద్ ఇజ్జనేన జనేన సహ స విషా విషాసః స జన్మనా జన్మనా సహ స పుత్రైః పుత్రైర్వాజం వాజం భరతే భరతే ధనా ధనా నృభిః నృభిరిర్నృభిః దేవానాం యః యః పితరం పితరమావివాసతి ఆవివాసతి శ్రద్ధామనాః ఆవివాసతీత్యావివాసతి శ్రద్ధామనా హవిషా శ్రద్ధామనా ఇది శ్రద్ధామనాః హవిషా బ్రహ్మణః బ్రహ్మణస్పతిం పతిమిది పతిం స సుష్టుభా సుష్టుభాసః సుష్టుభేది సోస్తుభా సర్పద ఋక్పద గణేన గణేన బలం బలగుం రురోజ రురోజ ఫలిగం ఫలిగగుం రవేణ రవేణేతి రవేణ బృహస్పతి ఋశ్రియాః ఋశ్రియా హవ్యసూదః హవ్యసూదః కనిక్రదత్ హవ్యసూద ఇది హవ్యాసూదః కనిక్రదద్వావశతీః వావశతీరుత్ ఉదాజత్ ఆజదిత్యాజత్ మరుతో యత్ యద్ధ హవః ఓ దివ దివో యావ పశర్మ శర్మేతి శర్మ హర్యమాయాతి ఆయాతి యాతి వృషభ వృషభస్తు విష్మాన్ తువిష్మాన్ దాత దాత వసూనా వసూనా పురుహూత పురుహూతో అర్హన్ పురుహూతరి పురోహూత అర్హం నిత్యర్హన్ సహస్రాక్షో గోత్రభిద్ సహస్రాక్ష ఇది సహస్రాక్ష గోత్రభిద్వజ్రబాహో గోత్రభిది గోత్రాభిద్ వజ్రబాహురస్మాసు వజ్రబాహురి వజ్రబాహు అస్మాసు దేవ దేవో ద్రవిణం ద్రవిణం దధాతు దాత్తి దధాతు ఏథే అర్యమన్ బహవ బహవో దేవయానా దేవయానా పంథాన దేవయానా ఇది దేవయానా పంథానో రాజన్ రాజన్ దివ ఇవ ఆచరంతి ఆచరంతీత్యాచరంతి తేభిర్న నో దేవ దేవమహి మహి శర్మ శర్మ యచ్చ యచ్చశం శన్న నేధి ఏధి ద్విపదే ద్విపదేశం ద్విపదైతి ద్వీపదే షంజతుష్పదే చతుష్పదైతి చతుపదే బుద్ధానగ్రం అగ్రమంగిరోభిః అంగిరోభిర్గృణాన అంగిరోభిరిత్యంగిరహాభిః గృణానో వి విపర్వతస్య పర్వతస్య త్రిగంహితాని త్రిగంహితాన్యైరత్ ఐరదిత్యైరత్ రజద్రోధాగుంసి రోధాగుంసి కృత్రిమాణి కృత్రిమాణ్యేషాం ఏషాగుం సోమస్య సోమస్య తామదే మద ఇంద్ర ఇంద్రశ్చకార చకారేతి చకార బుద్ధాదగ్రేణ అగ్రేణ వి విమిమాయ విమాయమానై మానైర్వజ్రేణ వజ్రేణ ఖాని ఖాన్యతృణత్ అతృణం నదీనా నదీనామిది నదీనా వృథాసృజత్ అసృజత్ పథిభిః పథిభిర్దీర్ఘయాథైః పథిభిరితి పథిభిః దీర్ఘయాథై సోమస్య దీర్ఘయాథైర్ది దీర్ఘయాథైః సోమస్య తామదే మద ఇంద్ర ఇంద్రశ్చకార చకారేతి చకార ప్రయః యో జజ్ఞే జజ్ఞే విద్వాన్ విద్వాగుం అస్య అస్య బంధుం బంధుం విశ్వాని విశ్వాని దేవః దేవో జనిమా జనిమా వివక్తి వివక్తేతి వివక్తి బ్రహ్మ బ్రహ్మణః బ్రహ్మణవుత్ ఉజ్జభార వ్యభారమధ్యాద్ మధ్యాన్నీచా నీచాదుచ్చా ఉచ్చా సధయా సధయాభి సధయేతి స్వాధయా అభిప్ర ప్రతస్థౌ ప్రస్థావిదితస్థౌ మహాన్ మహీ మహీ అస్తభాయత్ మహీ ఇతి మహీ అస్తభాయద్వి విజాతః జాతోజ్ఞాం జాగుం సద్మ సద్మ పార్థివం పార్థివం చ రజ రజ ఇతి రజ స బుధ్నాద్ బుధ్నాదాష్ట ఆష్టజనుషా జనుషాభి అభ్యగ్రం అగ్రం బృహస్పతిః బృహస్పతిర్దేవత దేవత యస్య సమ్రాట్ సమ్రాడితి సమ్రాట్ బుధ్నాద్యః యో అగ్రం అగ్రమభ్యర్థి అభ్యర్థ్యోజసా అభ్యర్థీత్యభి అర్తి ఓజసా బృహస్పతిం బృహస్పతిమా ఆవిభాసంతి వివాసంతి దేవాః దేవాయి దేవాః భినద్వలం ద్వలం వి విపురః పురో దర్దరీతి దర్దరీతి కనిక్రదత్ కనిక్రదత్ సువః సువరపః అపో జిగాయ జిగాయేతి జిగాయ ఓం ద్వితీయకాండే తృతీయ ప్రశ్న సమాప్తః.